188 లఘుసిద్ధిద సంభా లఘుసిద్ధిద లఘునా ఉపాయన సిద్ధిం వాంఛితార్థ ప్రాప్తిం దదాతీతి తథా లఘుసిద్ధః లక్షణయా లఘిమా సిద్ధిపరః తథా చ లఘిమాద్య స్టేట్ స్వర్య ప్రదేతివ అథవా లఘూనాం అత్యంతాల్పజ్ఞాన భాగ్య శరీరరూపచరణనతామప్యతి నికృష్టానాం తిర్యగాదినమపి సిద్ధిం ముక్తి యోగ్యతాహేతు జ్ఞానాది సాధన సంపత్తిం తత్కార్య 280 లలితా త్రిశతీ భాష్యం 281 మహిమాతిశయోన్నేయాం దజాకితి సా తథా ఓం లఘు సిద్ధిదాయే నమః ఆం వి సులభోపాయము నలన భక్తులకు సిద్ధిని అనగా అభీష్టార్థమునొసగునది గావున పరాభట్టారిక లఘు సిద్ధిదాయని స్త్రసనీయ గుణాన్వితయే విరాజిల్లుచున్నది. లఘు శబ్దము లక్షణయా లఘిమా సిద్ధిపరమని గ్రహించవలయును కాగా భగవతి లఘిమాది అష్టైశ్వర్య సిద్ధులను ప్రసాదించునదగుటం జేసి యామె లఘు సిద్ధిదాయని ప్రఖ్యాతి నందెను. అనిమా మహిమా గరిమా లఘీమా ప్రాప్త్యః ప్రాకామ్యం ఈసిత్వం వసిత్వం ఇవి యష్టసిద్ధులని యోగిజనానుభవము. అథవా అత్యంతము అల్పజ్ఞానము అల్పభాగ్యము అల్ప శరీరగూపచరణములు గలవారికి అతి నికృష్టములైన తిర్యగాది పశుపక్ష్యాదులకు సైతము సిద్ధిని అనగా ముక్తి యోగ్యతాహేతుడైన జ్ఞానాది సాధన సంపత్తిని తత్కార మహిమాతిశయము చేత ఊహింపదగిన సిద్ధిని ప్రసాదించున్నది గాన శ్రీమహారాజ్ఞి లఘుసిద్ధిదాయని కీర్తింపబడుచున్నది. శ్లో లాక్షారసవర్ణాభ లక్ష్మణాగ్రజపూజిత లభ్యేతరా లబ్ధభక్తి సులభ లాంగలాయుధ 3-12-36 వరకు 282 శంకర గ్రంథరత్నావళి.